క్షమాగుణం 15వది. వ్యక్తులు ఎల్లప్పుడూ తమ ఆలోచన శైలితో తమను జతపరుచుకుంటారు. ఆలోచనలే అసలు క్రియలు. చర్యలతో నిన్ను జతపరుచుకోవడం మంచిది కాదు. గ్రుడ్డి నియమాలు, సంఘం యొక్క నిబంధనల మధ్య పట్టుబడిపోవడం నీకు నువ్వే ఒక బంధికణాన్ని ఏర్పరచుకోవడం. జరిగిపోయిన చర్యల గురించి నువ్వు ఆలోచించకు. జరిగినది జరిగిపోయినట్లే. అదే మళ్ళీ చేయాలనుకుంటే దాన్ని మళ్ళా చెయ్యి. నీ మనస్సుని గత కర్మల గురించి విచారించనీయడం ఒక చెడు అలవాటు. కాలక్రమేణా అది నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. నిన్ను నీవు క్షమించడం నేర్చుకోవాలి. ఎవరు తమకు తాము క్షమించుకోలేరో వారు ఇతరులను ఎన్నటికూ క్షమించలేరు. క్షమాగుణం అన్ని సుగుణాల్లో ఉత్తమమైనది.